జై శ్రీరామ్. శ్రీరామ శరణం మమ. రామచంద్రస్వామి సుమంత్రుని గుహుడుని అక్కడ వారికి ఇలా చెప్పి ఆయన బయలుదేరాడు అంటూ ఉన్నారు. అనుజ్ఞాయ సుమంత్రంచ సబ బలం చేవ తం గుహం ఆస్థాయ నావం రామస్తు చోదయామాస నావికాన్. అలా అనుజ్ఞ వారికి ఇచ్చి వారిని అక్కడ వీడ్కోలు పలికి అని బయలుదేరారు వారు. నావ సాగిపోతూ ఉన్నది. అలా గంగా నదిని దాటింది ఆదరికి దక్షిణ తీరానికి. అంటే వారు ఉత్తరాన నుంచి వస్తూ ఉన్నారు కనుక దక్షిణ తీరానికి చేరింది. చూస్తూ ఉన్నాడు సుమంత్రుడు. కనిపించినంత వరకు చూస్తూనే ఉన్నారంతా. వారందరూ దుఃఖంతో కన్నీరు కార్చారు. అలా సాగిపోయారు. తరువాత వారు సాయం సంధ్య గుర్తు చేసుకుని రామచంద్రస్వామి లక్ష్మణస్వామితో ఇలా అంటూ ఉన్నాడు. లక్ష్మణ, మనం వనవాసంలో నిర్జన ప్రదేశాల్లో గడపవలసినటువంటి మొదటి రాత్రి ఇది. మనము అంటే ఇంతకుముందు వరకే మరి గుహుడు వీరంతా ఉన్నారు, ఇప్పుడు ఇద్దరికి వచ్చేసారు అన్నమాట గంగా నదిని దాటి. కనుక మనం జాగ్రత్తగా ఉండాలి, సీతాదేవిని రక్షించుకుంటూ ఉండాలి అని చెబుతూ ఉన్నాడు ఆయన. కానీ మరి ఏదో సినిమాల్లో సీరియల్స్లో వీటిల్లోనూ గుహుడు కూడా చిత్రకూటం వరకు వచ్చినట్లుగా వారు చూపించారు. అయితే వాల్మీకి మహర్షి రాసినటువంటిది చరిత్ర, జరిగినటువంటిది అది ఇతిహాసము. సరే, మిగిలిన వారంతా ఏదో కాలాన్ని బట్టి మార్పులు ఇలా అయితే బాగుంటుంది అనుకున్నారో ఏదో అలా చేసుకుంటూ వెళ్ళిపోయారు. ఇప్పటికి అదే నాలాంటి వాడికి కలిగేటటువంటి ఇవి చదువుతూ ఉంటే యథార్థమైన మూల గ్రంథాలని చూసినప్పుడు ఇప్పుడు చెప్పేటటువంటి వాటికి ఎంతో భేదాలు కనిపిస్తూ ఉంటాయి. ఏదైనా నాలాంటి వాడు చెప్తూ ఉంటే ఇది నిజమేనా అనిపించేటటువంటి సందేహం కలిగేటట్లుగా కూడా అయిపోయింది ఈనాటికి. సరే, ఏదో అనుకున్న ప్రకారంగా వాల్మీకి రామాయణము అని మరి దాన్ని ఇష్టం వచ్చినట్టుగా మార్పు చేయలేను. నేను చేయవలసిన అవసరము లేదు. వినేవాళ్ళు అందరూ కూడా ఈ విషయాలని గమనించుకుంటూ వెళ్ళమని మనవి చేస్తూ ఉన్నాను. ఏదో సందర్భం వచ్చినప్పుడు అలా చెబుతూనే ఉంటాను. ఇదంతా కూడా వాల్మీకి రామాయణమే, అది ఒక్కటి మాత్రం గమనించండి. అలా రామచంద్రస్వామి లక్ష్మణునితో అని ఏమిటయ్యా ఇలా జరిగింది అసలు అంటూ కాసేపు నిర్వేదాన్ని వ్యక్తం చేశాడు ఆయన. ఏమిటిలా తండ్రి గారు ఇలా మార్పు ఏమిటి, ఎందుకు ఇలా చేశారు ఆయన, కైకే ఏమిటి, అసలు ఈ విధంగా కోరికలు కోరింది అంటూ మరొక మానవ సహజమైనటువంటి కొన్ని ఆ గుణములు కూడా రాముని యందు ఉన్నవి. ధైర్యం ఉంది, సాహసం ఉంది, అయితే బాధపడటం కూడా ఉన్నది. ఇలా బాధపడ్డాడు, ఇట్లాంటి పనులు చేస్తారు అని అనుకోలేదు అని బాధపడ్డాడు. కనుక నువ్వు లక్ష్మణ, నువ్వు వెళ్ళవయ్యా, అయోధ్యకి వెళ్ళిపో, మేము ఏదో ఒక విధంగా కష్టమో సుఖమో చూసుకుని వస్తాం, కానీ మన తల్లులు ఏమైపోతారో తెలియదు. మరి సవతి కైక్య ఏం బాధ పెడుతుందో, భరతుడు వచ్చిన తర్వాత ఏం చేస్తారో తెలియదు అని ఆ విధంగా లక్ష్మణస్వామిని ప్రేరేపించాడు ఆయన. రకరకాలైనటువంటి ఏవేవో చెప్పి చాలా బాధపడి, నిజానికి ఎళ్ళవయ్యా నీవే సమర్థుడివి కనుక వెళ్ళు అని అంటే ఓదార్చే ప్రయత్నం చేశాడు లక్ష్మణస్వామి. ప్రయత్నం చేసి మరి నేను వెళ్ళను అంటే కాదు అని ఆయన వెళ్ళమని ఈయన అంటే ఈయన చివరికి అంటాడు లక్ష్మణస్వామి, నిన్ను విడిచిపెట్టిపోతే నేను కానీ సీత కానీ బ్రతకమయ్యా, ఎందుకు ఇలా చెప్తావు, జలాన్ మత్స్యావివా ఉద్ధృతవు, నీటి నుంచి బయటపడేస్తే చేపలు ఎంతసేపు బ్రతుకుతాయి, నీటిని విడిస్తే బ్రతకలేవు కదా, నీళ్ళల్లో ఉండే చేపలు తడి ఆరుతూ ఉండగానే అవి చనిపోయేటటువంటి స్థితికి వెళ్ళిపోయి చచ్చిపోతాయి కూడా, స్థితి ఏం కాదు. అదిగో అలాగే నిజంగా నీ మనసులో నుంచి నన్ను నువ్వు త్యజించినట్లయితే, త్యజించావని తెలిసినట్లయితే నేను బ్రతకను అన్నాడు లక్ష్మణుడు. నాకు ఎవ్వరిని చూడాలని లేదు, నేను నీకోసమే బ్రతుకుతూ ఉన్నా అంటే ఆ లక్ష్మణుని యొక్క ఆ దృఢత్వాన్ని తెలుసుకోవటానికి అన్నాడా రాముడు అన్నట్లుగా అనిపిస్తూ ఉంటుంది. మరి అది మనం ఊహించటమే కానీ వాల్మీకి ఏం చెప్పలేదు. మరి మానవ సహజమైనటువంటి స్థితే అంత అన్నట్లుగా కూడా మనకి ఇక్కడ కనిపిస్తూ ఆ లక్ష్మణస్వామి నేను వెళ్ళను అన్నాడు. సరే అలాగే వద్దులే అంటూ ఏదో అన్నాను, మాట వరుసకు అన్నాను అన్నట్లుగానే అన్నాడు ఆయన. నేల మీద పడుకున్నారు. ఈరోజుగా ఇంతకు ముందు రోజు వరకు కూడా ఆ గుహుని యొక్క పరిచారిక జనం, గుహుడు వాళ్ళందరూ కూడా పరుపులు బాగా ఆకులతో వేసినా బాగా మెత్తగా వేసారు. ఇప్పుడు అన్నీ దొరకవు కదా, కనుక ఆ వానప్రస్థ ధర్మాలు కనుక నేల మీదే అలా దొరికినాటిని వేసుకుని పడుకున్నారు. ఎలా ఉన్నారు అని అంటే కొండ చర్యల్లో తిరిగేటటువంటి సింహముల జంటలాగా ఉన్నారు అంటూ ఉన్నాడు వాల్మీకి. తతస్తు తస్మిన్ విజనే వనే తదా మహాబలౌ రాఘవవంశవర్ధనై నతోభయం సంభ్రమమభ్యుపేయతు యథైవ సింహౌ గిరిసానుగోచరౌ. ఏమీ భయం లేదు వారికి, వారు రాఘవ సింహాలు ఇవి రెండు అన్నట్లుగా వారు నిద్రపోయారు. తే తు తస్మిన్ మహావృక్షే ఉషిత్వా రజనీం శివాం విమలే అభ్యుదితే సూర్యే తస్మాద్దేశాతు ప్రతస్థిరే. ఒక చెట్టు నీడను అలా పడుకుని రెండవ రోజు సూర్యోదయానికి నిద్రలేచారు సీతారామ లక్ష్మణులు. ఆ తర్వాత అక్కడ ప్రదేశాలన్నీ తిరుగుతూ వెళ్తూ ఉన్నారు. అదేది వత్సదేశం అటది, జనపదములు, ఎందరో పల్లెలు, రకరకాలైనటువంటి వారు ఉన్నారు. వారిని అందరినీ చూస్తూ ఉన్నారు. మధ్యాహ్నం దాటిపోయింది. క్రమంగా గంగా యమున సంగమ ప్రదేశం, అవి రెండూ కలిసినటువంటి ప్రదేశానికి చేరారు. దక్షిణ దిశగా వస్తూ ఉన్నారు. అది ప్రయాగ క్షేత్రము, దాన్ని ప్రయాగ అంటారు అన్నారు. అక్కడికి పొగలు కనిపిస్తూ ఉన్నాయట ఆకాశం మీద. అంటే ఏదో ఒక ముని ఆశ్రమం ఉంటుంది ఇక్కడ, వారు హోమం చేస్తూ ఉంటారు. ఆ హోమధూమాలు పైకి వచ్చి కనిపిస్తూ ఉన్నాయా అంటూ బయలుదేరారు. కానీ మధ్యాహ్నము చూసినటువంటి దానికి వాళ్ళు చేరేటప్పటికీ సూర్యాస్తమయం అయిందట ఆశ్రమ ప్రాంతానికి చేరేటప్పటికి. మరి అడవి కదా, అది పొగ కనిపించేది చాలా దూరంగా ఉన్నటువంటిది, దగ్గరలో ఉన్నట్టు కావచ్చు. మరి సరైనటువంటి ఏ దారో ఏమిటో అలా అడవుల్లో పడి తిరుగుతూ సాయంకాలానికి, సూర్యాస్తమయానికి అక్కడికి చేరుకున్నారు. చేరుకుంటే ఆశ్రమం అది భరద్వాజ మహర్షిది. అక్కడికి పోయారు. సీతాలక్ష్మణ సమేతుడైనటువంటి రామచంద్ర స్వామి ఆయనకు నమస్కరించాడు. భగవత్ సమానుడైన మహర్షి, మేము దశరథుని పుత్రులం, రామలక్ష్మణులము. ఈమె నా భార్య సీత, జనక మహారాజు పుత్రిక. ఈ నిర్జన వనానికి నన్ను ఇలా అనుసరించి వచ్చింది. మా తండ్రి మాట ప్రకారం మేము ఇలా అడవికి వచ్చాం. నన్ను విడవలేని నా తమ్ముడు కూడా నా వెంట వచ్చాడు. మేము పళ్ళు కూరలు దుంపలు తింటూనే ఉంటాం. మేము ఏ విధమైనటువంటి హింస చేయము. కనుక మాకు ఏదైనా ఒక ప్రదేశం ఉండటానికి చూపించండి అని అంటే, అయ్యో ఈ రాత్రికి ఇక్కడే ఉండండి అయ్యా, మా ఆతిథ్యాన్ని స్వీకరించండి అని చెప్పి భరద్వాజుడు వారికి అతిథి పూజలు అన్నీ చేసి ఆహారాన్ని కూడా ఏర్పాటు చేశాడైనా ఇలా అంటూ ఉన్నాడు. కాకుత్సవం శతలకుడమైనటువంటి ఓ రామ, నీవు వస్తావని చిరకాలంగా ఎదురు చూస్తూ ఉన్నానయ్యా. ఏ కారణమూ లేకుండా నీ అడవికి పంపించాడు నీ తండ్రి అనేది కూడా విన్నాను నేను. ఈ ప్రదేశం అంతా కూడా జన సంచారం లేనిది, పవిత్రమైనది, రమణీయ దృశ్యాలు ఇక్కడ ఉన్నవి, నీవు సుఖంగా ఇక్కడ నివసించవచ్చు అన్నాడు. అంటే ఈ విషయము, ఇక్కడ జరిగేటటువంటి విషయము, మరి అప్పుడు పేపర్లు లేవు, ఏ విధమైనటువంటి లైవ్లు లేవు, దూరదర్శన్లు లేవు, అయినప్పటికీ కూడా వార్తలు అలా చేరిపోతూ ఉన్నాయి. ఈయనకి తెలిసింది, ఇంకా దక్షిణానికి ఇంకా చాలామంది ఋషులకు కూడా తెలిసింది, ఇంకా చాలామంది విశ్వామిత్ర మహర్షి వచ్చి ఆ యాగ సంరక్షణను చేయించినప్పుడు ఎందరో చూశారు. జనక మహారాజు అక్కడ జానకి స్వయంవరంలో చూశారు, ఋషులు పరశురాముడిని ఓడించిన వాడని తెలుసుకున్నారు. ఇవన్నీ తెలుస్తూనే ఉంటాయి. అలా అందరూ కూడా ఆ రాముని కొరకై ఎదురు చూస్తూ ఉన్నాము మేము అన్నట్లుగా చెబుతూ ఉంటారు. సరే, మీరు ఇక్కడ ఎక్కువ ఉండవచ్చు, ఇక్కడికి 10 క్రోసుల దూరంలో చిత్రకూటం అనే ఒక పర్వతం ఉంది, సుందరమైనటువంటిది అది, హాయిగా అక్కడికి వెళ్ళి ఉండవచ్చు మీరు. కోతులు, కొండముచ్చలు, ఎలుగుబంట్లు అన్నీ కూడా చూడ ముచ్చటగా ఉంటాయి. అంటే అవి ఆహ్లాదాన్ని కల్పిస్తూ ఉంటాయి. కనుక మీరు చక్కగా ఉండవచ్చయ్యా, అక్కడ ఎందరో ఋషులు తపస్సు చేసుకుంటూ ఉంటారు, కనుక మీరు చిత్రకూటానికి వెళ్ళవచ్చు అని చెప్పాడు ఆయన. ఆ రాత్రికి అక్కడ వారు నివసించారు. ప్రహృష్ట కోయష్ఠిక కోకిలస్వనై నినాదితం తం వసుధాధరం శివం మృగైశ్చ మత్తైర్బహుభిశ్చ కుంజరై సురమ్యమాసాధ్య సమావసాశ్రమం. అక్కడ ఒక మంచి ఆశ్రమాన్ని ఏర్పాటు చేసుకొని అక్కడ ఉండటానికి వారు నిశ్చయించుకున్నారు. ఇంకా వెళ్ళలేదు, ఈ రాత్రికి ఇక్కడ విశ్రమించారు అన్నమాట ఆ భరద్వాజ మహర్షి యొక్క ఆశ్రమంలో. తర్వాత చూద్దాం. జై శ్రీరామ్. శ్రీరామ శరణం మమ.